अथ संस्कृतविचारसागरे गुरुशिष्यस्वरूपनिरूपणम् नाम तृतीयस्तरङ्गः 109 ग्रन्थारम्भप्रतिज्ञा यस्त्वनुबन्धचतुष्टयम् सम्यक् विज्ञाय वेदान्तविज्ञानसुनिश्चितार्थम् स्थितप्रज्ञम् वरिष्ठम् श्रोत्रियम् सद्गुरुमासाद्य तत्प्रसादाद्वेदान्तग्रन्थम् पठति शृणोति चात्यादरेण श्रद्धया भक्त्या च स एव मोक्षसाधनम् ज्ञानम् प्राप्नोति गुरुशिष्यसंवादरूपेणार्थनिरूपणे कृते श्रोतॄणाम् सुखावबोधो भवेदिति गुरुशिष्यप्रश्नप्रतिवचनरूपेण ग्रन्था आरभ्यते 110 गुरुलक्षणम् यः साङ्गवेदाध्यायी तदर्थज्ञो जीवनमैक्य विषयकदृढतर निश्चयपरिनिष्ठितात्मसाक्षात्कारवान् स एव गुरुः न हि वेदाध्ययनवत्वमात्रेणात्मज्ञानशून्यो गुरुर्भवति आत्मनोऽपि वेदाध्ययनशून्य स्वयम् मुक्तोऽपि परोपदेशयोग्यगुरुर्न स्यात् यतो जिज्ञासु शिष्यहरुद्भुतसन्देहनिवर्तनक्षमाणाम् युक्तीनाम् प्रतिभानम् वेदाध्ययनशून्यस्य न जायते सन्देहशून्यस्योत्तमसंस्कारवतश्चरम् जन्मनो जिज्ञासोरुपदेशे समर्थोऽप्ययम् साधारण्येन सर्वमुमुक्षुजनोपदेशसामर्थ्याभावान्नाचार्यो भवितुमर्हति तस्माद्वेदाध्ययेन सम्पन्न आत्मनिश्चयवाचार्य इत्युच्यते स हि शिष्यबुद्धिगतपञ्चविधभेदान्नानायुक्तिभिर्निवर्तयितुम् समर्थः स्यात् ते च भेदाः 1 जीवेश्वरभेदः 2 जीवानाम् परस्परभेदः 3 जीवजडभेदः 4 ईश्वरजडभेदः 5 जडानाम् परस्परभेद इति सर्वानेतान् मेदान् खण्डयितुम् स एव समर्थः अभेदश्च 1 यथा स्वयम् मार्गज्ञौ मार्गोपदेशे समर्थस्तथा ब्रह्मस्वरूपा एव ब्रह्मोपदेशयोग्यौ भवति 2 पञ्चभेदखण्डनयुक्तया 1 घटाकासंठाकासभेदवत् जीवेश्वरभेदो विद्या मायारूपोपाधिजनितत्वात् कल्पितः 2 नानाघटाकाशभेदवत् जीवानाम् परस्परभेदः आभाससहितान्तः करणरूपोपाधिजनितत्वात् कल्पितः 3 जीवजडभेदः साभासान्तः करण निराभासनामरूपमयोधिजनितत्वात् कल्पिता 4 ईश्वरजडभेदः साभासमाय नामरूपमयोधिजनितत्वात् कल्पिता 5 रज्ज्वारोपित सर्पदण्डादिमेदवत् जडानाम् परस्परमेदो नामरूपमयोधिजनि तत्त्वात् कल्पितः संस्कृतविचारसागरे भयहेतुः उदरमन्तरम् कुरुते तै ब्रा 7 ब्रौ एप्रिल् 2001 इत्यादि श्रुतिभ्य तस्माद्भेदोऽवश्यम् खण्डनीयः उक्तलक्षण एवाचार्यः स्वशिष्यम् अविद्यादिसर्वमलशून्याद्वितीयब्रह्मेवाहमस्मि इति साक्षादपरोक्षानुभवन्तम् कर्तुम् शक्नुयात् तादृशसाक्षात्कारवानेव शिष्यः सर्वोऽपि संसारो दृश्यप्रपञ्चो द्वैतः स्वप्नादिवन्मयि चिन्मात्रे स्वाज्ञानवसान्मिथ्या प्रतिभासते इति साक्षाज्जानीयत् ईदृशाद्भुतदुर्दशस्वात्मतत्त्वोपदेष्टैवाचार्य इत्युच्यते संसारमहाग्राहग्रस्तम् शिष्यम् तान्मुखाज्जीवब्रह्माद्वैतोपदेशेन यो मोचेति स एव गुरुः द्वितीयाद्वैभयम् भवति 66 बहवो गुरवः सन्ति शिष्यवित्तापहारक दुर्लमोऽयम् गुरुर्देवी शिष्यहरुत्तापहारक इति स्मृतयः 111 शिष्यलक्षणम् वेदान्तग्रन्थप्रवृत्तिसम्पादकम् प्रथमतरङ्गे यदधिकारविशेषणमुक्तम् साधञ्चतुष्टयरूपम् तत्सम्पत्तिरेव शिष्यस्य लक्षणम् भवति 46 112 गुरुभक्तेः फलम् ईश्वरापेक्षयाप्यधिकतया श्रद्धाभक्तिप्रणामादिकम् गुरोः शिष्येण कर्तव्यम् एतोखिलशास्त्रव्युत्पन्नोऽपि गुरूपदेशमन्तरा स्वात्मतत्त्वम् न जानीयत् नैषा तर्केण मतिरापनेया क फिब्रवरी 9 2001 नायमात्मा प्रवचनेन लभ्यो न मेधेय न बहुना श्रुतेन क फिब्रवरी 1 1923 ఫిబ్రవరి 3, 2003 ఆచార్యవాన్ పురుషో వేద ఛా 6.14.2 ఆచార్యద్వైవ విద్యా విదితా సాధిష్టం ప్రాపత్ అచ్చా సెప్టెంబర్ 3, 2004 ఇతి శ్రుతేహ అయమేవార్థో వక్ష్యయాన దృష్టాంతేన స్ఫుటీక్రియతే తథా హి డుట్ వేదరూప సముద్రో గురుపదేశభావే క్షారో భవతి క్షారసాగరే పతితస్తజ్జలం పీత్వా కేవలం దుహఖమేవానుభవతి యథా తథా గురుపదేశం వినేవ శాస్త్రాంతరకుశల అపి స్వాతంత్రేణ వేదార్థ విచారయంతో గురు సంప్రదాయభావాద్ భేద ఏవ సర్వవేదార్థ ఇతి స్వమతి విభవానుసారేణ నిశ్చిత్య మేదరుపక్షార్జలమేవాస్వాద్య జననమరణ ప్రబంధాత్మక దుఃఖమేవా విశ్రమమనుభవంతి నతు ముక్తిరూప నిత్యనిరతిశయానందం లభంతే 1 జననమరణాత్మకం భయం 2 శ్రీవాసిష్ఠ ద్వివిధ భాగవత సుత సంహిత దిశకలేతిహాస పురాణాదిష్వద్వైత మేవ ప్రతిపాద్యతే తథాస్తోత్తరసతోపనిషత్స్వపి అపి చానధ్యగతా బాధితా పూర్వత్వచ్చాద్వైతమేవ శాస్త్రార్థః కించ బృహబృద్ధి వృద్ధౌ ఇతి ధాతుర్వృద్ధిమాచస్తే సా చ వృద్ధిరత్ర ప్రతియోగీ విశేషానుపాదానా నిరతిసేవ వివక్షిత సతి తు వత్స్వంతరే తేన పరిచ్ఛేదాదు వృద్ధే నిరతిసేత్వం భజేత తథా చ వస్త్వంతర్కృత పరిచ్ఛేదరహితమేవ బ్రహ్మశబ్దవాచ్యం విదేశకాలయోరపి వస్తుత్వాత్ వస్తుమాత్రస్య చ బ్రహ్మస్వరూపే ధ్యస్తత్వేన వస్తుకృత పరిచ్ఛేద నిరాశనైవ బ్రహ్మణి దేశకాలకృత పరిచ్ఛేద నిరాశో బోధ్యః తృతీయ స్తరంగః జీవబ్రహ్మైక్యోపదేష్టైవ గురురితి గురురుక్షణం నిరూపితం తాదృశాదఖండ బ్రహ్మాత్మైకత్వవిద సద్గురోర్ముఖాద్యే వేదాంత విచారం కుర్వంతి తే దేవామూతాదప్యధికం నిరతిశయ బ్రహ్మానందమనుభవంతి యథా స్వభావతః క్షారం సముద్రజలం పాత్రేణ గృహీత్వా పీతంచేత్తదా క్షారమేవ భవతి తదేవ సముద్రజలం మేఘేరాకృష్య దృష్టం సత్పీత చేదతి మధురం భవతి తథా వేదార్థోపి స్వాతంత్ర్యేణ గురుసంప్రదాయ వినా విచారితశ్చేజ్జ జనన మరణ దుఃఖేతుర్భవతి స ఏవాద్వైత బ్రహ్మాత్మా పరోక్షానుభవి శ్రీ సద్గురుముఖాదవాప్యతే చేన్నిత్య నిరతిశయ పరోక్షఖండానంద స్వరూపాత్మాధిగమాయ భవతి తస్మాద్గురుముఖాదేవ వేదార్థో గ్రాహ్యో వైదికేన 9.113 బ్రహ్మజ్ఞాద్గురోరేవ వేదార్థో గ్రాహ్యః యథా హతిముఖాద్వా ఘటముఖాద్వా గృహీతం సముద్రజల స్వవిలక్షణరసాస్వాదన హేతుర్న భవతి తథాజ్ఞపురుషముఖాద్గృహీత వేదరూప సముద్రస్యార్థరూపం జలం విలక్షణానందజనకం న భవతి తస్మాదజ్ఞః పాఠక గురుర్హతి ఘటాదిసమా అజ్ఞానీ గురుః మేఘసమా ఇతి ప్రాగుక్తం తస్మాన్ ముముక్షుర్హతి ఘటాదితుల్యమజ్ఞ పాఠక గురుం హిత్వా మేఘతుల్య బ్రహ్మజ్ఞగురుముఖాద్వేదార్థశ్రవణం కుర్యాత్ తద్విజ్ఞనార్థ స గురుమేవాభిగచ్చేత్ సమీపాణేహ శ్రోత్రియం బ్రహ్మనిష్టం 1, 2012 ఉపదే క్ష్యంతితే జ్ఞాన జ్ఞానినస్తత్వదర్శిన భా గీ 4.34 ఇత్యాది శృతి స్మృతిభ్య 114 పోర్షే ప్రబంధాదపి జ్ఞానం జాయేత బ్రహ్మవిన్ముఖాదేవ వేదార్థో గ్రహీతవ్య ఇతి పూర్వావర్తే ఉక్తత్వాద్వేదాంతవాక్యార్థ విచారణేవ జీవ బ్రహ్మైకే జ్ఞానే జాయేత న వితరేహ పోర్షేయః సంస్కృతగ్రణ్యైర్వ భాషా ప్రబంధేవేతి సిద్ధం అస్య ప్రబంధస్య పోర్షేయత్వాదారంభో వ్యర్థ ఇత్యాశంకాయాముచ్యతే సయో హవై తత్పరం బ్రహ్మ వేద బ్రహ్మైవ బిభేల్పశ్రుతాద్వేదో మామయం ప్రతరిష్యతి 1 ఇతిహాస పురాణాభ్యాం వేద సముపబృంహయేత్ ఆచినోతి హి శాస్త్రార్థమాచారే స్థాపేత్యపి స్వయమాచరతే యస్మాదాచార్యస్తేన కథ్యతే గుకారో హ్యంధకారః స్యాత్ రుకారస్త నివర్తక బ్రహ్మాంధకార నాసిత్వాద్గురు రిత్యుచ్యతే బుధేహ 2 पौर्षे वेदान्तप्रकरणग्रन्थे ज्ञानम् न जायतेति वदनवादी प्रष्टव्यः ओकटि किम् तादृशग्रन्थैर्वेदवचनानुसारित्वाभावान् न ज्ञानम् जायेत उत वेदार्थानुसारित्वाभावाद्वेति अरवे आरु वेदवचनानुसारित्वाभावादिति चेत् स्मृतीतिहासपुराणादीनामपि तथात्वात्तेभ्योऽपि ज्ञानानुत्पत्तिप्रसङ्ग अथ वेदार्थानुसारित्वाभावादिति चेत् तन्न यथा बहवः स्मृतिपुराणादयो ग्रन्था वेदार्थानुसारिण एव तथा संस्कृतप्राकृतभाषादिमयवेदान्तप्रकरणग्रन्था अपि बहवो वेदार्थानुसारिणो भवन्त्येव यथा चायुर्वेदानुसारिसंस्कृतप्राकृतादिग्रन्था रोगतनिवर्तकौशवादिज्ञानम् जनयन्ति तथा वेदार्थानुसारिसंस्कृतप्राकृतादिवेदान्तप्रकरणग्रन्था अपि अद्वितीयात्मविज्ञानम् तदुपायज्ञानम् च जनयेरेव संस्कृतविचारसागरे भवति फिब्रवरि 9, 2003 इत्यादिश्रुत्या ब्रह्मविद् ज्ञानी ब्रह्मैव अत एव तस्य वाक्वेदरूपैव सा च वाक् संस्कृतरूपा वास्तु भाषाप्रबन्धादरूपा वास्तु सर्वथा तस्य वचनम् भेदभ्रमम् निवर्तयति निःशेषम् ननु वेदान्तविज्ञानसुनिश्चितार्था फिब्रवरि 6, 2003 तम् त्वौपनिषदम् पुरुषम् ब्रू सेप्टेम्बर్ 3, 1926 इत्यादिश्रुतिभिर्वेद वाक्यादेव ब्रह्मज्ञानम् जायेत न तु प्रमाणभूतैरपि प्रबन्धान्तरैरिति चेन्न तथा उदर्शनात् आयुर्वेदोक्तरोगतनिदानस्थानौषधादीनाम् ज्ञानमितरसंस्कृतवैद्यग्रन्थै प्राकृतभाषादिग्रन्थैश्च यथा सममेवोत्पद्यते तथा सर्वेषाम् प्रत्यक्चेतन्या भिन्नाद्वितीयब्रह्मज्ञानमपि पौरुषे ग्रन्थैरपि जायतैव अत एव सर्वज्ञैर्मु निभिर्महर्षिभिर्ब्रह्मनिष्ठै वेदान्तार्थानुवादकै स्मृतीतिहासपुराणादि बहुग्रन्थैरद्वितीयब्रह्मात्मविद्यास्फुटम् विवृता वर्तते विनोपनिषदा ज्ञानम् चेन्नोत्पद्येत तदा तयः स्मृत्यादिप्रणयनम् व्यर्था प्रसज्येत तस्मादुपनिषदामा विरोधेनात्मस्वरूपा प्रतिपादना परैर्येः कैश्चिदपि ग्रन्थैर्ज्ञान ज्ञायतैवेत्यभ्युगन्तव्यम् तत्प्रतिपादकवाक्यानि वैदिकानि वा सन्तु भाषान्तर भूतानि वा नैवास्ति विशेषः एवञ्च पौरुषे ग्रन्थैरपि ज्ञानम् जायतेति सिद्धम् 115 श्रीगुरुसेवा यस्य ब्रह्मविदो वाक वेदवाक्यसमा तमेव ब्रह्मविदमाचार्यबुद्ध्योपासिता जिज्ञासुः यदोपासनया गुरुरावर्जितो भवति तदा जिज्ञासुर्निजस्वरूपमा परोक्षीकरोति एतेन गुरुसेवाभ्यधिके स्वरसेवाता इति सिध्यति ईश्वरसेवादृष्टफलमात हेतु सद्गुरुसेवा तु दृष्टादृष्टो भयफलहेतु धर्माधर्मोत्पत्तिद्वारा फलहेतुर्यो भवति सोदृष्टफलहेतुरिति धर्माधर्मोत्पत्ति विनैव साक्षात् फलहेतुर्यो भवति सदृष्टफलहेतुरिति चोच्यते ईश्वरसेवा धर्मोत्पत्तिद्वारान्तकरणा शुद्धिरूपफलहेतुर्भवति अत एवेश्वरसेवादृष्टफलहेतु सद्गुरुसेवा तु धर्मनिरपेक्ष आचार्यप्रसादमात्रेणोपदेशात्मकफलहेतुर्भवति तस्मात् दृष्टफलहेतुः सद्गुरुसेवेत्युच्यते किञ्च सद्गुरुसेवा धर्मोत्पत्तिद्वारान्तकरणशुद्धि रूपफलहेतुश्चेश्वरसेवावद्भवति अतो दृष्टफलहेतुरपि भवति एतेनाचार्यसेवा ईश्वरोपासनतोऽधिकतरा विज्ञायते तस्मात् सर्वथा जिज्ञासुमुमुक्षुभिः श्रीसद्गुरुवरो ब्रह्मनिष्ठा एव सदा सेव्यः।